विष्णुचित्तात्मजागोदा श्रीधन्वीपुरवासिनी प्रिया श्रीरङ्गनाथस्य सा नो रक्षतु सर्वदा। ॐ श्रीमत्यै गोदादेव्यै नमः। ఈరోజు పాసురం మారి మలై ముళైనిల్ మన్ని కిడందురంగుం మారి మలై ముళైనిల్ మన్ని కిడందురంగుం సీరియ సింగం అరివుట్టు తీ విడిత్తు సీరియ సింగం అరివుట్టు తీ విడిత్తు వేరి పాసురం యొక్క తాత్పర్యం. వర్షాకాలమందు పర్వత గుహలో కదలక మెదలక పరుండి నిద్రించుచున్న శౌర్యవంతమగు సింహము మేల్కొని తీక్ష్ణముగు చూపులను ఇటు అటు ప్రసరింపచేయుచు తన శరీరముపై వెంట్రుకలు నిగుడ్చినట్లు చేసి అన్ని వైపులకు దొర్లి దులుపుకొని వెనుకకు ముందునకు శరీరమును చాపి గర్జించి గుహ నుండి వెలువడి వచ్చినట్లు నల్ల అవసిపువ్వు వంటి శరీరఛాయగల స్వామి నీవు ప్రాసాదం నుండి ఇట్లే వెలుపలకు వేంచేసి రమణీయ సన్నివేశము గల లోకోత్తరమైన సింహాసనమును అధిష్ఠించి మేం వచ్చిన పనిని తెలుసుకొని వలసిందిగా ప్రార్థించుచున్నాము. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం.